145 కామసంజీవని సం ధా కామధ జీవిని కామం మన్మథం పరమేశ్వర నేత్రాగ్ని విపుష్టం భాండాసురాత నా అనేక కాల దేవలోక విపక్షం కామశాస్త్ర ప్రయోగ సమయే రతిదేవి ప్రార్థన సమీ చీన తదీయ పూర్వకాయం తపశ్చర్యాది పరిపాక ఫలభూతం కరుణరసపూరితాపాంగానలోక నేన సంజీవయతి సప్రాణం కృత్వా తస్మై నరాది ప్రయచ్చతి తేన తం హర్షయతి తథా ఓం కామసంజీవన్యే నమః. ఆం వి భండాసురరూపముతో చిరకాలము దేవలోక శత్రుపైన మన్మథుడు పరమేశ్వర ఫాలనేత్ర సముద్భూతమైన యజ్ఞి కీలలచే దగ్ధుడాయెను. మన్మథుని ప్రసునసర ఘాతముల చేత వ్యాకులిత చిత్తుడైన పరమశివుడు పార్వతీ రూపముతో అంతరించిన పరాశక్తిని పరిణయమావును గ్రహ క్రీడా సమయమున రతిదేవి తన భర్తను సజీవునిగా చేయ జగన్మాతను ప్రార్థించెను. తత్రార్థనా సామిచీన్యము వలన రతిదేవి యొక్క తపశ్చర్యాదులచే పరిపక్వమైన ఫలరూపముగా పరమేశ్వరి కరుణరసపూర్ణమైన ముతో దగ్ధమైన మన్మథుని పూర్వ శరీరమును పునరుజ్జీవింప యపాంగ వీక్షణ జేసెసు ఆ విధముగా సజీవుని జేసి యతనికి వరాదులను సగి సంతోషపరచెను. ఆ కారణముచేత పరపరమేశ్వరి కామసంజీవని నామముతో భక్తులచే భజనీయురాలగుచున్నది. శంకర 12 నుంచి 20 వరకు శంకర గ్రంథరత్నావళి.